जो लाली जो ऊर को पापाई पारी पोनी कुंडा पटको नाची लाली जो ऊर को पापाई पारी पोनी कुंडा पटको नाची चलो सारा चबुता कलवचु काकुरा चेस्तुना पावुरा ओकटुंदी हालिने कादंदी काकिने कूडिंदी अंतलो एमैंदी अड़गवे पापाई पारिपोनी कुंडा पट्टुको नाचे తర్వాత శాంతి ఎక్కడా మన శాంతి ఎక్కడా మాయనే నమ్మింది బోయతో పోయింది దయ్యమే పోనిందో రాయినా మారింది వెళ్ళే తడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది కన్నులే విప్పింది గండమే తప్పింది ఇంటిలో చోటుందా చచ్చవే పాపాయి పాడిపోనీకుండా పట్టుకో నా చెయ్యి గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోశారు నేరం నాదైనా భారం నీపైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మ కాళితో తదనమ్మ బుద్ధిలో లోపాలే దిద్దుకోనివమ్మ